말이 서울이 가장 개살이 인탄의 구리 연락구살이 위크라마구리 라자 가장 개살이 오 다루니 난게니 내 다르니 సుకొడువే సూతు సుమ్మనియో కన్నడ సిరి వీరనగరి సింహద మరి శౌరి గజ కేసరి ఇంతరే గురి ఎల్లకు సరి విక్రమపురి రాజా గజ కేసరి ಸಿಡಿಲ ಪರಸಿಳಿ ಕನ್ನಡ ಸಿರಿ ವೀರರ ಗರಿ ಸಿಂಹದ ಮರಿ ಶೌರಿ ಗಜ ಕೇಸರಿ ಇಂತರೆ ಗುರಿ ಎಲ್ಲ ಕುಸರಿ ವಿಕ್ರಮಪುರಿ ರಾಜ ಗಜ ಕೇಸರಿ ನಮ್ಮ ಪ್ರೀತಿಯ ಶತ ಸೂರ್ಯನ ಜ್ವಾಲೆ ಸಿರಿ ವೀರರ ಗರಿ ಸಿಂಹದ ಮರಿ ಶೌರಿ ಗಜ ಕೇಸರಿ ಇಂತರೆ ಗುರಿ ಎಲ್ಲ ಕುಸರಿ ವಿಕ್ರಮಪುರಿ ರಾಜ ಗಜ ಕೇಸರಿ ಕನ್ನಡ ಸಿರಿ ವೀರರ ಗರಿ ಸಿಂಹದ ಮರಿ ಶೌರಿ ಗಜ ಕೇಸರಿ ಗುರಿ ಎಲ್ಲಕ್ಕೂ ಸರಿ ವಿಕ್ರಮಪುರಿ ರಾಜ ಗಜಕೇ.